కాంతి వేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 13వ భాగం. గెలాక్సీ కేంద్రం నుండి వచ్చిన రేడియో తరంగాలు మరి 25,000 క్రితం అక్కడి నుండి బయలుదేరాయి అన్నమాట. అప్పటికి ఇంకా భూమి మీద మానవులు నాగరికులు కాలేదు. మొత్తం పాలపుంత గెలాక్సీని ఒక కొస నుండి అవతల కొస వరకు పరిగణిస్తే 100,000 కాంతి సంవత్సరాల వెడల్పు ఉంటుంది. అంటే మన గెలాక్సీని ఒక కొస నుండి అవతల కొస వరకు దాటడానికి కాంతికి 100,000 సంవత్సరాలు పడుతుంది. విశ్వంలో ఉన్నది కేవలం మన గెలాక్సీ మాత్రమే కాదు, ఇలాంటి గెలాక్సీలు కొన్ని 100,000,000,000 ఉన్నాయి. వాటిలో కొన్ని మనకన్నా చిన్నవైతే మరికొన్ని మనకన్నా చాలా పెద్దవి. మన పొరుగున ఉన్న ఒక పెద్ద గెలాక్సీ పేరు ఆండ్రోమేడా గెలాక్సీ. నిర్మలమైన చీకటి ఆకాశంలో ఆండ్రోమేడా రాశిలో దీనిని ఓ చిన్న తెల్లని మచ్చలాగా చూడవచ్చు. పరికరాలు లేకుండా సూటిగా కంటితో చూడగల అత్యంత దూరమైన వస్తువు ఇదే. అది మన నుండి 23,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మీరు ఆండ్రోమేడా గెలాక్సీని చూస్తున్నట్టయితే ఆ కాంతి అక్కడ నుంచి 23,00,000 సంవత్సరాల క్రితం బయలుదేరి ఉంటుంది. అంటే ఆధునిక మానవుడు ఇంకా పుట్టని యుగం అన్నమాట. అప్పటికి భూమి మీద జీవించే అత్యంత అభ్యున్నతి గల జీవులు ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాలో జీవించే పిగ్మీల లాంటి జీవులు అన్నమాట. వీళ్ళు పట్టున 4 అడుగుల ఎత్తు కూడా ఉండరు. ఆండ్రోమెడాకి ఆవల ఇంకా ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. శక్తివంతమైన దూరదర్శనులతో చూస్తున్నప్పుడు 20,000,000,000 కాంతి సంవత్సరాల దూరంలో తెల్లని మచ్చల్లాగా ఎన్నో గెలాక్సీలు కనిపిస్తాయి. 1963లో శాస్త్రవేత్తలు కొన్ని తారల్లాంటి వస్తువులు కనుక్కున్నారు. తారల లాంటివి కాబట్టి వాటిని క్వాసిస్టెల్లార్ వస్తువులు అని పేరు పెట్టారు. ఈ క్వాసిస్టెల్లార్ని కుదించి క్వసార్లు అని పిలిచారు. ఇవి అత్యంత ప్రకాశవంతమైన కేంద్రాలు గల గెలాక్సీలు. అంత దూరంలో మనకి కేవలం ఆ ప్రకాశవంతమైన కేంద్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ క్వాసార్లు మనకి తెలిసిన అత్యంత సుదూరమైన వస్తువులు. మనకి అతి దగ్గరి క్వాసార్ కూడా 100,00,000,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనం అలాంటి క్వాసార్ని ఎప్పుడైనా దూరదర్శనంలో చూస్తున్నప్పుడు ఆ కాంతి అక్కడి నుండి బయలుదేరినప్పటికీ భూమి మీద కేవలం ఏకగణ జీవులు ఉండేవని గుర్తుంచుకోవాలి. సముద్రాలలో మరి కాస్త సంక్లిష్టమైన జీవాలు పరిణామం చెంది ఆ జీవాలు నెమ్మదిగా నేల మీద అడుగు పెడుతున్న కాలానికి ఆ కాంతి తన యాత్రలో 3/5వ వంతు పూర్తి చేసి ఉంటుంది. ఆ కాంతి 9/10వ వంతు యాత్ర పూర్తి చేసినప్పటికీ భూమి మీద డైనోసార్లు సంచరించేవి. ఆ కాంతి 96% యాత్ర పూర్తి చేసిన కాలానికి భూమి మీద మనిషి ఆవిర్భవించాడు. ఇదంతా కేవలం అతి దగ్గరలో ఉండే క్వాసార్ల సంగతి. మనకు తెలిసి అతి దూరంలో ఉన్న క్వాసార్లు 1,000,000,000,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి కాంతి బయలుదేరిన కాలానికి సూర్యచంద్రులు అసలు లేనేలేరు. ఆ కాంతి తన యాత్రలో సగం దూరం ప్రయాణించేసరికి సౌరమండలం రూపొందటం ఆరంభించింది. దీనిని బట్టి విశ్వం ఎంత పెద్దదో అర్థమవుతుంది. భూమి స్థాయిలో దూరాలను పరిగణిస్తే కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. కానీ విశాల విశ్వంతో పోలిస్తే కాంతి నెమ్మదిగా పాకుతోందని అర్థం చేసుకోవాలి. మరి విశ్వంలో ఒక చోటు నుండి మరో చోటికి వెళ్ళటానికి 100,000,000,000 సంవత్సరాలు పడితే ఇక ఏమనుకోవాలి?